अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते षठगोपाय नमः। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्धदं श्रीषठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमम् नमाम्यहं द्राविडवेदसागरम्। అయోధ్యలో పరివార సమేతంగా భక్తులతో భాగవతులతో పరివేష్టించి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామివారి పాదారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ షఠారి వేదం తిరువాయుమలి 1వ శతకంలో 3 దశకములు పూర్తి చేసుకున్నాం స్వామి కటాక్షంతో. 4వ దశకంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రక్రియ, అంటే కవిత్వములలో ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అన్నమాట. అసలు కవిత్వము అంటేనే లౌకికమును అతిక్రమించి ఉంటుంది. దాదాపుగా కళలు చేసేటప్పుడు మాత్రము లౌకికములే అవుతాయి, కానీ అనుభవించేటప్పుడు అవి అలౌకికములు అవుతూ ఉంటాయి. ఆ కళలలో కవిత్వం ఇంకా గొప్పది. ఇది కొంచెము ఆలోచిస్తే కానీ అర్థం కాని విషయాలు అయితే తెలిసేటటువంటి చక్కని ఉదాహరణలతోనే మనం చెప్పుకుందాం. అంటే అసలు ఇక్కడ ఏమి ఆరంభింపబోతూ ఉన్నది అనేది చెబితే కానీ ముందు అసలు ఎందుకు ఇది మొదలవుతుందో మనం తెలుసుకునే అవకాశం వస్తుంది. ఎలాగు అని అంటే, అసలు తిరువాయుమలే చాలా అద్భుతమైనటువంటి గ్రంథము. పరమాత్మ విషయం దక్క ఇతర విషయాలంటూ ఏమీ దీంట్లో ఉండవు. కనుక వీరు మొదటి తిరువాయుమలిలో, తిరువాయుమలి అని అంటే మొదటి 10 పాసురాలలో, ఒక్కొక్క 10 పాసురాలని తిరువాయుమలి అంటము ఉన్నది. అంటే శ్రీముఖ సూక్తి అనే కదా మనం చెప్పుకోవాలి తెలుగులో అని అంటే, అంటే 100 దశకాలు ఉన్నాయి దీంట్లో. 1000 పాసురాలు కనుక 100 ఫలశ్రుతితో అలా వచ్చాయి కనుక అప్పుడు 1100 అవుతాయి. మొదటి దశకాన్ని మొదటి తిరువాయుమలి అని, రెండవ దాన్ని రెండవదని ఇట్లా అంటూ ఉంటారు. ఇలా లెక్కేస్తూ ఉంటారు 100 వరకు కూడా. కనుక ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నారంటే, మొదటి తిరువాయుమలిలో శ్రీయపతియే పరాత్పరుడు అని తెలియచేశారు మనకి. పరత్వత్తయ్యం అంటే పరత్వాన్ని తెలియచేశారు అన్నమాట. ఎవరు అసలు పరదైవము అని అంటే నారాయణుడేను అని తెలియజేశారు శ్రీయపతి లక్ష్మీభర్త. భజనీయత్తయ్యం, తర్వాత రెండవ దానిలో ఆయన అందే భక్తి చేయాలి అని చెప్పారు. భక్తి వీడు మిన్నంటూ మీరు లోక విషయాలను విడిచిపెట్టండి అని అంటూ చెప్పారు. సరే, ఇక 3వ దశకం వచ్చేటప్పటికి సౌలభ్యత్తయ్యం అనుభవిత్తు, సౌలభ్యము ఆయన చాలా తేలికగా దొరుకుతాడండి. ఆయన త్రిమూర్తులలో ఒకడుగా అవతరించాడు మొదలు, అలా క్రమంగా ఈ జగదండ మధ్యమునందు అతి చిన్న చిన్న పల్లెలలో కూడా, చిట్ట చివరికి చెరసాలలో కూడా ఆయన అవతరించాడు, పుట్టాడు. మరి శ్రీకృష్ణుడుగా జైల్లోనే కదా పుట్టింది. అలా ఏ పని చేయటానికైనా సరే సిద్ధపడిపోయి అన్ని పనులు చేసి పెట్టాడు భక్తులకి. ఇది చేయవచ్చు, ఇది చేయకూడదని కాదు కదా. పాండవులకు అలా చేశాడు, దూతకృత్యము, కబురు చెప్పమంటే కబురు చెప్పొచ్చాడు, రాయబారము, రథము నడిపాడు. అలాగే పాండురంగ భక్తులకైతే అసలు ఇళ్లలో పనులు చేసేసాడు. సక్కుబాయి, మీరాబాయి ఇట్లాంటి భక్తులకు పిండి రుబ్బి పెట్టాడు, పిండి ఇసురు పెట్టాడు, ఇలాంటివి ఎన్నో చేశాడు. ఆయనకేమీ ఇది చెయ్య కూడనిది అని, ఇది చేస్తే తక్కువ అనేటటువంటి స్థితి అసలు లేనేలేదు కదా. పరమాత్మకి ఆయనకు ఉచ్చ నీచములు ఏముంటాయి? ప్రకృతి మొత్తము అసలు వేరు, ఆయన వేరు. ఆయన దగ్గర ఎటువంటి హేయ గుణము కూడా ఉండదు. కనుక అటువంటి మహాపురుషుడు, ఆయన ఏది చేసినా అద్భుతమే, ఆశ్చర్యమే. కనుక అలా సులభంగా మనకి దొరుకుతాడని చెప్పాడు ఆయన. ఎంత సులభము అని అంటే త్రివిక్రముడుగా అవతరించి అందరి నెత్తిని పాదాలు పెట్టాడు. అని చెప్పి ఆ పాదాలు పట్టుకోవాలి అనిపించింది ఆయనకి. అయితే ఎట్లా చెప్తున్నాడు ఈయన అంటే, మానస అనుభవం నింజే అంటూ మనస్సునే సంబోధించి చెబుతూ ఉన్నాడు. ఇది ఒక విచిత్రమైన కవితా ప్రక్రియ. మామూలుగా లోకంలో ఉన్న కవితలు ఎలా ఉంటాయి, వ్యక్తులు వ్యక్తులు మాట్లాడుకున్నట్టు ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక పాత్రలు పాత్రలతో మాట్లాడుతూ ఉంటాయి కదా. ఆ రామాయణంలో చూస్తే కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అంటూ అడుగుతూ ఉంటాడు నారదుణ్ణి, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం అంటూ ప్రథమ పురుషులోనే చెప్పిన, అంటే తను వాల్మీకి అడిగాడని చెప్పింది కూడా వాల్మీకే మళ్ళీ, అలాగే అడిగింది కూడా నారదుడిని అడుగుతూ ఉన్నాడు అనేది ఎదురుగానే ఉన్న నారదుడిని అడగటము, నారదుడేమో అమ్మో ఇన్ని గుణాలు ఉన్నవాడా అనుకోవటము, మళ్ళీ ఇంకా చాలా గుణాలు ఉన్నాయి అని చెప్పటము, ఇలా ఎదురెదురుగా మాట్లాడుకున్నట్లుగా ఉంటాయి. అలాగే అసలు ఇంకా అన్ని కవితలన్నీ ఎలా ఉన్నా ఆ తర్వాత నాటకాలు వచ్చినాయి దృశ్య కావ్యాలు అని, వీటిల్లో అసలు పాత్రలు సంభాషణలే, మాటలు మాట్లాడటమే కదా సినిమాలైనా ఈ రోజున వచ్చినవైనా మాట్లాడటమే. వీటిల్లో కొన్ని విచిత్రాలు ఉన్నాయి చూడండి. పూర్వము నాటకాల్లో ఉండేవి, అంటే స్వాగతము అంటే తనలో తాను అనుకోవటం అన్నమాట. అది ఇప్పుడు సినిమాల్లో చక్కగా చూపిస్తున్నారు. అప్పుడు స్టేజీల మీద తనలో తాను అనుకున్నట్టు అనుకోవాలి, అంతేకాని అవతల వ్యక్తికి వినపడిందని అనుకోకూడదు, అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అలా కాదు, అసలు ఆ లోపల లోపలే అనుకున్నట్టు వాళ్ళు చిత్రీకరించి కూడా చూపిస్తూ ఉంటారు, వాడిని కొట్టబోయినట్టు నరకబోయినట్టు ఏదో చేయబోయినట్టు. ఇవన్నీ ఆ పాత్రలు మనసులో అనుకున్నవి బయటకు చూపించగలుగుతారు. అలాగే జనాంతికము అంటారు, అంటే పూర్వకాలంలో జనాంతికము నాటకాల్లో స్టేజీ దగ్గర ఒక మూలకొచ్చి మనుషులకి వీళ్ళకి మాత్రమే వినపడేటట్లుగా కొన్ని మాటలు చెబుతుండేవాళ్ళు పాత్రలు. ఇవి సందర్భానుసహితంగా అర్థం చేసుకోవాలి అనేవాళ్ళు అప్పుడు, అలా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చేసుకుంటున్నారుగా, సినిమాల్లో అర్థం కాకుండా పోతుందా? వాళ్ళు ఎన్ని రకాలు చూపిస్తే అన్ని రకాలను వీళ్ళు తెలుసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఏమైందని అంటే, ఆయన అలా మనస్సుకే చెబుతూ ఆ పాదాలు పట్టుకోవాలి అనుకునేటప్పటికీ అదృశ్యమైపోయింది, ఆ దృష్టి అంతా కనపడకుండా పోయింది. కళ్ళు తెరిచాడో ఏమో, మరి ఏం కనపడుతున్నాయి ఇక. అప్పుడేమైంది, ఈ జ్ఞానమంతా మరొక దశలోకి మారిపోయింది. ఆయన అలా ఎప్పుడైతే అదృశ్యమైపోయాడో అప్పటి వరకే ఉన్నవాడు ఆయన కనపడతల్లా. కనుక ఇప్పుడు ఏం చేయాలి, ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఈయన ఎల్లడు బయటికి, మరి ఎక్కడున్నో తెలుసుకోవాలి అని అంటే ఏం చేయాలనంటే, ఏవి కొన్ని పక్షులు కనపడతాయి ఆయనకి, ఓ పక్షులారా మీరు చెప్పండి అంటుంటాడు ఆయన. ఆ స్వామికి మీరు చెప్పండి, ఇలా దూతలుగా పంపించటం ఉన్నది, మరి ఉన్నది కదా. ఇప్పుడు ఆంజనేయ స్వామిని కబురు పంపించాడు రామచంద్రస్వామి, అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఇలా కబుర్లు చెప్పాయి. ఒక మేఘ సందేశం ఒక కావ్యమే ఉన్నది మనకి, కాళిదాసు రాశాడు. మరి అదేంటయ్యా మేఘాన్ని పిలిచి చెబుతున్నాడు ఇలా వెళ్ళిరా అని అంటే, ఇది వీరికి అసలు ప్రకృతి కృపణ చేతన చేతనానం, ఈ మార్పు ఈ ప్రేమ ఇలాంటివి కలిగినప్పుడట అది అసలు చేతనమా అచేతనమా అనేటటువంటిది అసలు తెలియదు. ఇదే కామార్థాహి ప్రకృతి కృపణ చేతన చేతనేషు, ఇది కూడా చూపిస్తున్నారు ఇక్కడ. కామార్తులు అంటే ఎక్కువ ప్రియురాలు విడిచిపెట్టి ఎక్కడో సంవత్సరకాలం ఇతనికి ఒక శాపం వచ్చింది ఆ యక్షుడికి. మరి ఒక మేఘాన్ని మా ఆవిడకి నువ్వు చెప్పు, నేను వస్తాను తర్వాత అని మేఘాన్ని నువ్వు వెళ్ళు అని చెప్పినట్టుగా చెప్పాడు కాళిదాసు. ఈ మార్గం వెళ్ళు ఆ మార్గం వెళ్ళు అక్కడ నదులు ఉంటాయి ఇక్కడ ఇవి ఉంటాయి అంటే అది ఒక వర్ణనలాగా ముందు ఒక దారి చూపించినట్టు ఇలా ప్రకృతిని వర్ణించినట్లుగా దీన్ని అడ్డం పెట్టుకుని ఆ ఊరు ఇలా ఉంటుంది ఈ ఊరు ఇలా ఉంటుంది అలా వెళ్ళు ఆ ఉత్తర దిశకు వెళ్తే అది అక్కడ ఇది కుబేరుడిది ఒక నగరం ఉంటుంది అట్లా చెప్పుకుంటూ వస్తాడు. మరైతే మేఘం వెళ్తుందా అంటే ఇది చేతనమా అచేతనమా అంటే కామార్తులకి తెలియదట. అంటే ఆ కామమల అతనికి ఉండేటప్పటికీ అది ఈ ప్రకృతి దీనికి చేతనము, ఇది వెళ్ళగలుగుతుందా, అసలు మేఘం మాట్లాడుతుందా, ఇలాంటివి ఏమీ తెలియవట. చూడండి, మనకి కూడా అంతే కదా. ఒక్కొక్క భావము, ఆవేశం ఒకటి అధికమైతే, కోపం ఎక్కువ వచ్చిందనుకోండి, వస్తువులనే చెప్పి తిడుతుంటాం. వస్తువుల పేర్లతోనే నీ రోగం వదిలిందా, నీ తిక్క కుదిరిందా, నేను నిరగ్గొడతానుండు అంటూ ఏయో మనం వస్తువుల మీద అంటాం, వాటికేం తెలుసు. కానీ మన భావం ఉన్నది అది ఉద్రేకించిపోతుంటుంది, కోపం కానీ ఒక ఇట్లాంటివన్నీ కూడా ఈ స్థితులలో ఇలా ఉంటాయి. సరే, ఈయన ఏం చేశాడు, ఈయన కళ్ళెదుట కనపడేటటువంటి పక్షుల్ని చెప్పమంటూ ఉన్నాడు. ఎవరికి చెప్పమంటూ ఉన్నాడు అని అంటే, ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళండి, నా సంగతి చెప్పండి అంటాడు. అయితే ఇప్పుడు ఎలా వెళ్ళమంటున్నాడు ఈయన అసలు, ఏమిటి అది? ఒకసారి పాశురాన్ని చెప్పుకుంటే, అర్థాన్ని చెప్పుకుంటే, తర్వాత ఇంకొంచెం మనము వివరణ, ఇంకా దీన్ని అసలు ఎలాగో ఇంకొంచెం వివరణ చెప్పుకోవచ్చు. ఆయన చెబుతూ ఉన్నాడు, ఆళ్వారు తిరువడిగలే శరణం అంజిరయ్య మడనారాయ్ అళితాయ్ నీయుం నిన్ అంజిరయ్య సేవలు మాయావా వెన్నర్ వెన్ ఎనక్కరుళి ఎంజిరై పుళయర్ తారు కెన్ విడుతూదాయ్ చంద్రకాల్ వన్ సిరైలవన్ వైకిల్ వైపుండాలెన్ చెయ్యుమో. సరే, ప్రతిపదార్థం చూద్దాం. అలియత్తాయ్, కనికరించు స్వభావము కల అంజిరయ్యా, అందమైన రెక్కలు కలిగినటువంటి మడనారాయ్, ఓ విధేయమైనటువంటి ఓ సారసపక్షి, అది ఓ సారసపక్షి, దాన్ని కొంగని కూడా అంటారు. నీయుం నీవును, నిన్ను, నీ యొక్క అంజిరయ్య, అందమైన రెక్కలు గల సేవలుమాయ్ మగపక్షియును ఆవా వెన్రు అయ్యోయని ఎనక్కు మా విషయమై అరుళి కృపచేసి ఇన్సిరై క్రూరమైన రెక్కలు గల పుల్ గరుడ పక్షిని ఉయరుత్తాయుక్కు ధ్వజముగా ఎత్తినటువంటి శ్రీహప్పతి వద్దకు ఎన్ను నా యొక్క విడుతూదాయ్, నేను పంపించానని దూతలలాగా చంద్రకాల్ మీరు వెళ్ళండి. అట్లా వెళ్ళినట్లయితే వన్ శరయిల్ మాటలాడకపోవట అనేటటువంటి క్రూరమైన శరయందు అవన్ ఆ సర్వేశ్వరుడు వైకిల్ ఉంచిన ఎడల వైపుండాల్ ఉంచబడి ఉన్నచో ఎన్సేయం, ఏం బాధ? అదేమన్నా పెద్ద బాధ ఏంటి? ఇప్పుడు నన్ను అదే పని చేసిపోయాడు, నన్ను ఒక చెరలో పెట్టినట్టు చేసేసి వెళ్ళిపోయాడయ్యా. ఆయన వెళ్ళిపోయాడు అంటే కనపడతలేదు కనుక, ఇప్పుడు ఈయన ఏ స్థితిలోకి మారిపోయాడంటే, తాను ఒక స్త్రీ అనే భావంలోకి వెళ్ళిపోయాడు. తాను ఒక స్త్రీ, తాను స్త్రీ అనే ఎక్కడ మనస్సులోనే ఇదంతా కూడా, ఆయన మొత్తం చెప్పేది భావమే కదా, ఆ మనస్సులోకి వెళ్ళి ఈ స్త్రీ అనే భావంలోకి వెళ్ళిపోయాడు. ఇదేమిటండి, స్త్రీ ఏమిటి అసలు, స్త్రీభావం ఏమిటి అని అంటే, నిజంగా స్త్రీ కాదు. కానీ కొన్ని విషయాల్లో ఒక పురుషభావము, ఒక స్త్రీభావము కలుగుతూ ఉంటుంది అని అంటారు. అవి ఇతరత్ర విషయాలు ఏమిటి, రామచంద్రస్వామిని చూసినటువంటి పురుషులు కూడా స్త్రీలుగా అయిపోయేవాళ్ళట, ఆ భావాన్ని తెచ్చేసుకునేవాళ్ళు. అలాగే ద్రౌపదిని చూసినటువంటి వారికి పుంభావం మనసాయవు అంటారు, పురుషభావం వచ్చేసేది అని. ఇలా భావాలు వచ్చినాయని కవిత్వాల్లో మనకు కనపడుతూ ఉంటాయి. మరి ఇక్కడ అసలు ఇంకా విచిత్రం ఏమిటనంటే, అసలు ఈయన నాలుగు రకాల భావాలని తెచ్చుకున్నాడు. ఈయన చెప్పే కవిత్వం అంతా నాలుగు విధాలుగా ఉంటుంది. ఎలాగోనంటే, ఒకటి ఈయన చతుర్ముఖ సమాఖ్యాపి శఠకోపమునవు స్థిత, ఒక ఆయన చెప్పాడు, ఒక కవి చతుర్ముఖుడు ఈయన అన్నాడు. చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలు కలవాడని అర్థము, బ్రహ్మదేవుడని కూడా అర్థము. ఈయనకి నాలుగు ముఖాలు, ఆ బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు ఎందుకు, నాలుగు వేదాలు నాలుగు ముఖాలతో ఒకేసారి చెబుతాడు అని అంటారు. మరి లోకాల్లో వేదాలను ప్రవర్తింపు చేసింది ఆయనే కదా, నారాయణుడు ఆయనకి చేస్తే తేనే బ్రహ్మ హృదయ అన్నారు. హృదయంతో ట్రాన్స్ఫర్ చేసేసాడు ఆయన, ఆయనకు తన బిడ్డలకు చెప్పుకుంటూ వచ్చాడు ప్రజాపతులు వారు వీరు అంతా. అలాగే ఇక్కడ కూడా ఈయన చతుర్ముఖుడు అంటే నాలుగు విధాలు, ఎలా అంటే స్వవాచ అంటే తాను చెప్పినట్టుగా. ఇప్పుడు ఇక్కడ మూడు దశకాలు చెప్పారు కదా, ఇదే నమ్మాళ్ళు వారు తాను చెప్పినట్లుగా చెప్పారు. తర్వాత మాతృ దుహితృ సఖీవాచాచ వర్ణనాత్, దుహిత అంటే నాయిక, ఒక స్త్రీ చెప్పినట్టుగా, ఒక నాయిక నాయకుడి కోసం చెప్పినట్లుగా, దూతలను పంపించినట్లుగా ఇక్కడ చెబుతూ ఉన్నారంటే, స్త్రీభావం ఈయన మనస్సు చేత అక్కడ కూడా వాళ్ళు మనసుతోనే కదా వెళ్ళింది. అంతకుముందు ఈయన కూడా మనస్సుతో ఆ భావాన్ని చేరుకున్నాడు. అలా చేరుకున్న తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈయన నాయకి అయ్యింది, ఒక స్త్రీ అయ్యింది. అందుకే ఆళ్వారు నాయకి అని అంటారు. అసలు ఈ భావాన్ని మరి మొట్టమొదట ప్రవేశపెట్టినటువంటి వాడు ఈయనే, ఈ నాయకీ భావము అనేది. ఇక తల్లిగా మళ్ళీ కొన్ని చోట్ల అంటే కుమార్తెకు బుద్ధులు బోధించినట్లుగా కొన్ని పాసురాలు ఉంటాయి, కొన్ని శతకాలు ఉంటాయి, కొన్ని దశకాలు ఉంటాయి. అలాగే ఒక స్నేహితురాలు చెప్పినట్లుగా ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు మొత్తం నాలుగు. అసలు ప్రపంచం మొత్తం మీద ఇలాంటి కవిత్వం లేదు, మొత్తం మీద లేదు అన్నమాట. తాను చెప్పినట్టుగా కొన్ని చెబుతాడు, నాయకిగా మారి కొన్ని చెబుతాడు, తల్లిగా మారి మనసు కొన్ని చెబుతుంది. అంటే దృఢమైన అధ్యవసాయం అని అంటారు ఇది, పరమాత్మ యందు దృఢమైన అధ్యవసాయం అట. అలాగే అంటే పరమాత్మ తప్పకుండా ఆయనే వస్తాడు, ఏంటి మనం వెళ్ళేదేమిటి అంటుంటుంది తల్లి. ఆయనే వస్తాడు మన దగ్గరికి, ఎక్కడ పోతాడు అంటుంటుంది. అలాగే దృఢమైన అధ్యవసాయం, ఆయనే వస్తాడు పరమాత్మ, తన సొమ్ము తను రక్షించుకోవడానికి ఎవడొస్తాడు, ఎవడి కోసం వస్తాడు అంటుంటారు భక్తులు, పోట్లాడుతుంటారు. ఇది మన ఆళవందారు స్తోత్రంలో కనపడుతూ ఉంటుంది, నీ సొత్తు నువ్వే కాపాడుకోవాలయ్యా అన్నట్లుగా. అలాగే ఇక సఖి అని అంటే ఆయన యొక్క ఇది జ్ఞానము. ఈ జ్ఞానము అనేటటువంటిది మనకి పరమాత్మకి చాలా సంబంధాలు ఉన్నాయి అనేటటువంటి సంబంధాలను గుర్తు చేస్తూ ఉంటుంది. కనుక ఇది ఇలాంటిది ఒక భావం. ఇట్లా నాలుగు రకాలుగా చెప్పినటువంటి ఒక అద్భుతమైన అద్వితీయమైనటువంటిది ఈయన కవిత్వం. నమ్మాళ్ళవారిదే అర్థమవటం అంటే మరి కొంచెం కష్టం. అయితే తేలిగ్గా తెలుసుకుంటూ ఉంటే ఒకటికి రెండు సార్లు చాలా తేలిక, చాలా అద్భుతమని అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సాహిత్యంలోనే అద్భుతమని చెప్పాను నేను, ఇలాంటిది అసలు లేదు ప్రపంచ సాహిత్యములలోనే, ఇలాంటిది లేదు. అది కవులకి మరి తెలుస్తూ ఉంటుంది ఈ కవితలు ఈ భావాలును. ఇక పక్షుల్ని పంపటం ఉన్నది. ఈ పక్షుల్ని ఎవరు పంపించారు అని అంటే, లేకపోతే పక్షులతో ఎవరు చెబుతుంటారు మాట్లాడుతుంటారు ఇలా, మరి అవేం మాట్లాడేవి కాదు కదా. సామాన్యంగా చంద్రుడిని వెన్నెలని తిడుతూ ఉంటారు నాయికలు, ఈ కావ్యాల్లో కనపడుతూ ఉంటాయి. ఉపాలంభము అంటుంటారు, చల్లగాలిని తిడతారు, మలైమారుతాన్ని తిడతారు, అలాగే చంద్రుడిని తిడతారు. విరహంలో ఉన్నాం మేము, మమ్మల్ని ఇప్పుడు ఏడిపిస్తున్నావు అని చెప్పి, ఇట్లాంటివన్నీ కవిత్వంలో ఉన్న భావనలు. అలాగే భాగవతుల్లో కూడా ఉన్నది ఇది. చివరిలో దశమస్కంధంలో శ్రీకృష్ణస్వామి విరహాన్ని సహించలేక రుక్మిణి సత్యభామ ఇలాంటి వారందరూ కూడా ఈ పక్షులని ఈ చంద్రుడితోనూ వీళ్ళతోనూ మాట్లాడినట్లు మనకు దశమస్కంధంలో కూడా కనపడుతూ ఉంటాయి. అయితే అది ముందా ఇది ముందా, నిజానికి మరి ఇప్పుడు రచన ఎప్పుడు, అది మొత్తమంతా అయిపోయిన తర్వాత పరీక్షిత్తుకు వినిపించడానికి, పరీక్షిత్తుకు వినిపించేటప్పటికి దాదాపుగా ఎప్పటి కాలం అయింది, అది కలియుగము ఆరంభమైన తర్వాత కదా పరీక్షిత్తు పట్టాభిషేకం. అప్పటికి ఆయనకు 36 సంవత్సరాలు, దాదాపుగా ఒక 50 సంవత్సరాల తర్వాత వేటకెళ్ళటము అలాగే అన్నీ జరగటమని నేను ఊహిస్తున్నా, ఊహించి నేను అనుకుంటున్నా అక్కడ జరుగుతుంటాయి. అది వినటం కోసమే ఈయన మధుర కవులు అటు వెళ్తుంటే ఇటు వచ్చి ఉంటాడు, ఇక్కడ ఈయన కూడా చెబుతాడు అని. అలాగే ఈయన చెబుతున్నాడు ఇక్కడ. అయితే అది ముందా ఇది ముందా, దీన్ని చూసి ఆయన చెప్పాడా, ఆయన చూసి దీని ఈయన చెప్పాడా అని అంటే, ఇవి కొన్ని లోకంలో కొన్ని ఇలాంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయని చెబుతారు. పింగళి సూరన మనకి ఇక్కడ విజయనగరంలో ఉన్నటువంటి కవి, కావ్యాలు రాశాడు, చాలా అద్భుతమైనటువంటి కావ్యము కళాపూర్ణోదయము. అలాగే ప్రభావతి ప్రజ్ఞమునం అనుకుంటాను. అలా ఇంకే కావ్య కళాపూర్ణోదయం చాలా అద్భుతం, అది మనకి బాగా అసలు అటువంటిది లేదన్నట్లుగా మనకి గోచరం అవుతూ ఉన్నది. పాపం అసలు అది అర్థం కాక చాలామంది దాన్ని అసలు రాసుకోలేదట, ఈ కాపీలు రాసుకోవాలి తాటాకులు కదా. ఒకే ఒక్కటి దొరికిందట, బ్రౌన్ రాయించాడని చెబుతారు, లేకపోతే అది కూడా దొరికేది కాదంటారు. అయితే అదే కాలంలో ఇలాంటి భావాలు షేక్స్పియర్ లండన్లో, ఆయన చాలా కవిత్వాలు చెప్పాడు కదా, ఇంగ్లీష్ వాళ్ళందరికీ తెలుసు షేక్స్పియర్ కవిత్వాలు చాలా అద్భుతము, గొప్పవి, మహాకవి అంటారు. ఆ భావాలు ఈ భావాలు కూడా ఒకే రకంగా ఉన్నాయట, కొన్ని కొన్ని మొత్తం కాదు. అందుకే దాన్ని ఏమంటారంటే సంభావిన్యం మేధావినాం బుద్ధయః, మేధావులైనటువంటి వారి ఆలోచనలు సమానంగా ఉంటాయి. ఒకరిని ఒకరు అనుకరించవసరలా, ఒకరు వెనక ఒకరు ముందు అని కాదు, వెనక ముందు కాదు, ఒకే సమయంలోనైనా సరే అలా సమానంగా ఉంటాయి అని అంటారు. అలాగే అటు ఆ ఉత్తర దేశంలో ఉన్న భాగవతము, ఇటు దక్షిణ దేశంలో ఉన్నటువంటి నమ్మాళ్ళు వారి తిరువాయుమళ్ళి ఒకే సమయంలో వచ్చి ఉండవచ్చు, ఒకరిని చూసి ఒకరు అనుకరించవలసినటువంటి అవసరము ఉండదు. మరి ఇక స్త్రీ ఏమిటండి, స్త్రీభావం ఏమిటనంటే దీనికి చెబుతారు భావమే ఇది. దీనికి చెప్పారు ఏంటంటే స్త్రీణాం ద్విగుణ ఆహార, ఆహారం కొంచెం ఎక్కువ తీసుకుంటారట స్త్రీలు. బుద్ధిశ్చాపి చతుర్గుణాహ, పురుషుల కంటే నాలుగు రెట్లు అధికమట తెలివితేటలు. చూడండి, స్త్రీలు తెలివితేటలు చాలా గొప్పగా ఇప్పటికీ గొప్పగానే ఉన్నాయి. సాహసం షడ్గుణం ప్రోక్తం, ఆరు రెట్లు అధికమట సాహసం, ధైర్యము సాహసమును. కామం అష్టగుణం భవేత్ అన్నారు. మరి కోరికలు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటాయట, కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మరి అంటే ఎనిమిది రెట్లు అంటే ఆ స్వభావం అలా, శరీర స్వభావం అలా ఉంటుందంటారు. కనుక ఈయన కూడా స్త్రీభావాన్ని పొందాడు నమ్మాళ్ళవారు అని అంటే అర్థం ఏమిటి, పురుషుడుగా ఉన్నప్పుడు తాను పరమాత్మ మీద ఉన్న భక్తి, పరమాత్మ మీద కామం అంటే అర్థం భక్తినే, ప్రేమే కదా భావం, ఏదైనా ప్రేమ. ఆ ప్రేమనే పెద్దల ఎడలో ఉంటే గౌరవం అంటారు, పిల్లల ఎడలో ఉంటే వాత్సల్యం అంటారు, సమాన వయస్కుల మీద ఉంటే కామం అంటారు, త్యాగబుద్ధి అయితే ప్రేమ అంటారు. ఇదే కనుక ఈయన ఎనిమిది రెట్లు ఎక్కువ వచ్చేసింది ఈయనకి స్త్రీభావం వచ్చేటప్పటికి, ఇది మనం గమనించాల్సింది. అంతేగాని ఆయన స్త్రీ అయిపోయాడా అసలు ఇదేమిటి ఇలాంటివి కాదు ఆలోచించాల్సింది. ఎనిమిది రెట్లు ఎక్కువగా పరమాత్మని పొందటానికి తహతహలాడిపోతున్నాడు ఆయన. దీన్నే విశ్లేషము అంటారు. విశ్లేషణలో భక్తి పెరుగుతుందట, అలాగే ఆశ్లేషము కూడికలో జ్ఞానం పెరుగుతుందట. ఇవి వరుసనే మనకు వస్తూ ఉంటాయి, తెలుసుకుంటూ ఉందాం. తర్వాత ఇంకా జై శ్రీరామ్, జై రామానుజ, జై శ్రీ షఠారి వేదం, జై శ్రీరామ్.